రేయిలో జారక ముందే వెలుగు చీకటిగా మారక ముందే కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం మాకెన్నో ఉన్నవి అవి ఆకాశంలో విహరిస్తున్నవి దిగిరాలేక అణిగి మణిగి దిగులు దిగులుగా నిదిరిస్తున్నవి అందుకే ఏం చెయ్యాలో ఏమి తోచక ఎటుపోవాలో అసలే తెలియక కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటాం ప్రతి సాయంత్రం నిరాశ నిండిన ఈ కలికాలం అశాంతి మండిన ఆ కలికాలం నిరుద్యోగమే పండిస్తుంటే ప్రతిఫలు కానక ఖండిస్తుంటే ఇన్నాళ్ళు ఊరటింపులే దూరం కాగా ఒకచో చేరినా కాకుండాగా కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటా ప్రతి సాయంత్రం కొమ్మని మిఠాయి పొట్లం దొరికి తీరునని కలలే కంటూ కఠోర జీవిత దురంత దుఃఖం కరిగిపోవునని కథలే వింటూ ఇలాగే ఒకరి బాధలే ఒకరికి తెలుపగా ఒకరికి ఒకరు తోడై నిలువగా కలుసుకుంటా ప్రతి సాయంత్రం కలుసుకుంటాం ప్రతి సాయంత్రం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం ఈ నిమిషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం